గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా ఇస్ జీవన మే సబ్కె మన మే ప్రేమ కాంగన దీప జలా గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్ప మోరియా మంగళమూర్తి సంక్రమ దీపం కదిరణియుగయా దేవగణంగ పాడుగయా సంక్రమ దీపం కదిరణియుగయా దేవగణంగ పాడుగయా అద్భుత విక్రమ మత్త గజానన అసుర గణన పాలయమా అద్భుత విక్రమ మత్త గజానన అసుర గణన పాలయమా అవిలడ సత్కర నైవేద్యం మధు కదళి ఫలముడు నల్గిరాం అవిలడ సత్కర నైవేద్యం మధు కదళి ఫలముడు నల్గిరాం హరనందనని పరిపాలయమ సురనాయక శివమయ భూతగణాధిపరే గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా తిరయాడుగయా మోక్ష పదంగ తేడుగయా ఆయిరం కోలంగల్ తిరయాడుగయా మోక్ష పదంగల్ తేడుగయా దుష్ట నిగృందన రక్తాంబర భర కడిన దురిద గణవారణని నిత్య నిరామయ కైవల్యం తిని వైగాదడియను మేగణమే నిత్య నిరామయ కైవల్యం తిని వైగాదడియను పాశాంకుశని మునిమానస రాజిత కల్పద రూపమలే గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా జీవన మే సబ్కె మన మే ప్రేమ కాంగన దీప జలా గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మో